రాక్కసి రాక్కసి దారుల్లోనే, ఇక నీకేసి నీకేసి వస్తున్నానే. దూకేసి దూకేసి నిప్పుల్లోనే, పూరేకుల్ల ఉన్నాయి అంటానే. సరికొత్త కొత్త సంగ్రామం చూడు, ప్రతి ఒక్క దిక్కు గతి తప్పే నేడు. ఓ కుసుమం కోసం మైలరు కొండలు ఎక్కేస్తా, నా హృదయం నిండా నిండా వేణువే. ఓ కోయిల కోసం ఏడేడు కోనలు గాలిస్తా, నా ప్రాణంలో నీ దీపంటే నువ్వే. ఓ రాక్కసి రాక్కసి దారుల్లోనే, ఇక నీకేసి నీకేసి వస్తున్నానే. దూక్కేసి దూక్కేసి నిప్పుల్లోనే, పూరే కుల్ల ఉన్నాయి అంటానే. పిడుగులకే నేలంత పొడిగగునే, అమ్మడి పెరు చెబితే నీరంత పడవగునే. నా కన్నుల పాపలు కాలు మోపి చోట చీకటి చెదురునులే. ఈ అడవిని ఒంటరిగా మారిన నీ ఆశలు జంటై నేను సాగన. నే శిశిరంలోన చిగురిస్తారే, మరణంలోన మరలుస్తారే. రాక్కసి రాక్కసి దారుల్లోనే, ఇక నీకేసి నీకేసి వస్తున్నానే. దూకేసి దూకేసి నిప్పుల్లోనే, పూరే కుల్ల ఉన్నాయి అంటానే. మృగములు కనిపిస్తే చెయ్యత్తి అని చేస్తా, విషములు కుమరిస్తే కన్నెత్తి ఆపేస్తా. నా వెనకన విధి చెడు నీడ పడితే ఎముకలు విరిచేస్తా. ఈ మార్గంలో నా మేఘంలాగా మారిన, తిరుగు పయనంలో నా పవనంలాగా సాగన. మా మెరు పాచునుక తనకే వస్తున్నానని కబులు వండే. రాక్కసి రాక్కసి దారుల్లోనే, ఇక నీకేసి నీకేసి వస్తున్నానే. దూకేసి దూకేసి నిప్పుల్లోనే, ఊరే కుల్ల ఉన్నాయి అంటానే. సరికొత్త సంగ్రామం చూడు, ప్రతి ఒక్క దిక్కు గతి తప్పే నేడు.